16:2 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము అద్వితీయ అధ్యాయము 16:2-1 ద్వితీయ అధ్యాయము ప్రథమ ఖండము సామ ఇతి సాధుః ఓం ఇతి ఏకం అక్షరం. ఇప్పుడు మనము సర్వశ్రేష్టము శుభప్రదము అగు సామ యొక్క గానము ధ్యానముల గురించి వివరించుకుందాము. ముందుగా సామ శబ్దార్థము. సామ మధురమగు వేదగానము మంచిని కలిగించేది. మంచి మాట, అనుకూల ప్రవర్తనము, శుభము, శోభ కలిగించగల ఉపాయము, సాత్వికము, సామరస్యము, స్నేహము కలిసి ఉండి పనిచేయటము, ఒకరినొకరు సరిగా అర్థం చేసుకుని ప్రవర్తించటము. సమస్తస్య ఖలు సామ్నా, అన్ని అవయవములు కలిసియుండి సమవర్తనమై సమస్తముగా సంతరించుకొని ఉండటము. సామ ఉపాసన సాధు మంచిది. యత్ ఖలు సాధు తత్ సామ ఇతి ఆచక్షతే, ఇది మంచిదే అది చెప్పటానికి సామ అని అంటారు. మంచిదే అట్లాగే చేయి అనటానికి సామ శబ్దము ఉపయోగించబడుతోంది. ఇదిగో అట్లా చేయవద్దు అది మంచిది కాదు అని చెప్పునప్పుడు అది అసామ అనబడుతోంది. యత్ అసాధు తత్ అసామ, సాధుకు మంచికి వ్యతిరేకమైన సూచన చేసేటప్పుడు అసామ అనబడుతోంది. అతడు సామను కోరుకొని వచ్చారు అనగా లేక సామగానముతో అభ్యర్థిస్తున్నారు అని అన్నప్పుడు అతడు మనలను సద్బుద్ధితో అర్థించటానికి వచ్చాడు అని వార్త అందిస్తున్నట్లు. అట్లా కాకుండా అదిగో అతడు అసామ అయి వస్తున్నాడు అని అన్నప్పుడు అతడు కామ్యబుద్ధితో తన స్వార్థమును దృష్టిలో పెట్టుకుని మనలను ఇబ్బంది పెట్టటానికే వస్తున్నాడు. జాగ్రత్త అని సూచించటమే అగుచున్నది. ఇది సామగానము అన్నప్పుడు అయ్యా శ్రద్ధతో వినండి, ఇది మనకు శుభమును సద్బుద్ధిని ప్రసాదించగలదు, సంతోషము కలిగించగలదు అని చెప్పటము. అది అసామగానము అన్నప్పుడు బాబు ఆతని గానము వినటం వలన ఆవేశకావేశములు పెచ్చు పెరిగి మనకు అశుభమును దుర్బుద్ధిని పెంచి పోషించగలదు. చివరికి దుహకమే పర్యవసానము. అందుచేత జాగరుకులే విని ఆతనిని త్వరగా పంపివేయండి అని జాగరుకత చెప్పటం వంటిది. సామముగా మాట్లాడువారు సాధువులుగా స్తుతించబడుచున్నారు. మీరు అసామంగా చెప్పుచున్నారు అని అంటున్నప్పుడు మీరు కామ్య బుద్ధితో సరి అయిన సమగ్రమైన అవగాహన లేకుండా మాట్లాడుచున్నారు. మీరు చెప్పేది మాత్రమే వింటే మాకు దోషము పాపము కలుగగలదు అని అనటము అవుతుంది. సామగానంగా మీరు చెప్పుచున్నారు అని అన్నప్పుడు మీరు వివరములన్నీ తెలుసుకొని శుభశోభాయమానంగా చెప్పుచున్నారు. మేము అనుసరించటం చేత సంపదలు పొందగలము అని చెప్పటము వంటిది. సామగా మాట్లాడువారు గానము చేయువారు శుభములు పొందగలరు, తదితరులకు శుభము కలిగించగలరు. అందుచేత సామగానమే చేయాలి, సామముగా సంభాషించాలి, సామమునే ఉద్దేశించాలి. 16:2-2 ద్వితీయ అధ్యాయము ద్వితీయ ఖండము 5 సామగాన ధ్యానములు. లోకంలో సామగానోపాసన లేక సామధ్యానము 5 తీరులుగా జరుగుచూ ఉన్నది. లేక లోకములో కనిపించే ఈ 5 సామగా భావించాలి, చూడాలి, ఉపాసించాలి. ఈ 5 సామగుణ విశిష్టమగు పూర్ణ సామముగా ఎరుగబడునుగాక. ఊర్ధ్వలోక సామోపాసన. 1 పృథివీ హింకారః, ఈ భూమి, ఈ ఘనీభూతమైన సమస్తము ఆత్మభగవానుని హింకార సామగానము లేక ఉద్గీతగానము. హిం అను బీజాక్షరముతో ఘనీభూతమైన సమస్త దర్శనమును ఆత్మోపాసన చేయుదురుగాక. పంచభూతములలో పృథివీ మొదటిది, అట్లాగే సావయవములలో హ్రీం అనునది మొదటి బీజాక్షరము. ఓం హ్రీం క్లీం శ్రీమోం. 2 అగ్నేహ ప్రస్తావో, అగ్నియే ప్రస్తావము, అగ్నియందే కర్మలన్నీ ప్రస్తుతము మటెరియలైజ్ అగుచున్నాయి. అగ్నియే సమయవయ ముఖ్యముగా యజ్ఞమునందు ప్రస్తుతించబడుచున్నది. ఆత్మను ప్రస్తుతించువాడు తేజస్సును దర్శిస్తున్నాడు. 3 అంతరిక్షం ఉద్గీత, అంతరిక్షమే లేక గగనమే లేక ఆకాశమే ఉద్గీతము. ఆత్మవలెనే అంతరిక్షము శూన్యమే అయి ఉండికూడా తనయందు గ్రహోపగ్రహ నక్షత్రమండలములో సహా సమస్తము తనయందు కలిగి ఉంటున్న లక్షణము ఉపాసించుచున్నారు. 4. ఆదిత్యః ప్రతిహారో సూర్యుడే ప్రతిహారము. సూర్యుడు కళ్లకు ఎదురుగా జీవులకు కనిపించటం చేత ప్రతిహారము. ప్రతిజీవుడు ఆదిత్యుని తనకు అభిముఖంగా దర్శిస్తూ ఉన్నాడు కదా. 5. ద్యోహ నిధనం. ద్విలోకము, దేవతాలోకము, స్వర్గలోకము, ఇక్కడి నుండి వెళ్లిన పుణ్యజీవులు ద్విలోకమునందే ప్రతిష్ఠితులగుచున్నారు కదా. ఈ విధంగా ఉద్ధలోక విషయములన్నీ ఈ 5 ఉపాసనచే ప్రార్థన చేయబడినవి అగుచున్నాయి. ఇహ అథో లోకముల పంచసమ సామ ఉపాసన ఉద్గీతము. ఈ లోకములలో జీవులు రావటము పోవటము జరుగుచుండు ధర్మము కలిగి ఉంటున్నాయి. కాబట్టి అథోలోకములు అనబడుచున్నాయి. ద రివర్స్ ఓఫ్ ఐ అబో. 1. ద్యోహ హింకార. ద్యు లేక దివ్యలోకములు హింకారము. 2. ఆదిత్య ప్రస్తావో ఆదిత్యము ప్రస్తావము. సూర్యుడు ఉదయించగానే జీవులు వారి వారి పనులు ప్రారంభిస్తున్నారు కదా. 3. అంతరిక్షం ఉద్గీతో. అంతరిక్షము లేక ఆకాశము లేక గగనము ఉద్గీతము. 4. అగ్నేః ప్రతిహారః అగ్నియే ప్రతిహారము. ప్రాణులు అగ్నిని వెలిగించి ఆ వెలుగులో అటూ ఇటూ తిరుగుచున్నారు కదా. 5. పృథివీ నిధనం. భూమియే నిధనము. భూమి యొక్క స్వరమే నిధనము, సమాప్తి, ముగింపు. దేవతాలోకం నుండి తిరిగి భూమిపైకి వచ్చి ప్రతిష్ఠితులు అగుచున్నారు కదా. ఈ విధంగా అధోలోకముల గురించి వెలిసియున్న యోగులు పంచ విధములుగా సామగానుపాసన చేయుచున్నారు. ఒక్కొక్కచోటు బుద్ధిని నిలిపి ఆత్మోపాసన నిర్వర్తిస్తున్నారు. 16.2.3 ద్వితీయ అధ్యాయము తృతీయ ఖండము వృష్టి పంచవిధ సామోపాసన. వృష్టి వర్షము విద్యులగు తత్వోపాసకులు వర్షమునందు 5 రకముల ఉపాసనను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది అభ్యాసులచే అధ్యయనము చేసి ఉపాసించబడుతోంది. ప్రాణులు జీవించాలంటే వర్షము అత్యావశ్యకము కదా. అందుచేత లోకోపాసన తరువాత ఈ వర్షోపాసన చేయబడుచున్నది. 1. పురోవాతో హింకారో. తూర్పు నుండి వీచుచున్న వాయువు హింకారముగా ఉపాసించబడుగాక. తూర్పు గాలితో మొదలై వర్షమునకు సంబంధించిన ప్రక్రియ వర్షము వెలియమవటముతో అంతము అవటమును ఉపాసిస్తూ ఉన్నారు. 2. మేఘోజాయతే సప్రస్తావో. మేఘము ఆకాశములో ఉత్పన్నమవటము ప్రస్తావము. మేఘాలు ఆవరిస్తేనే వర్షం వస్తుంది కదా. 3. వర్షతి సౌద్గీతో. మేఘము వర్షించటమే ఉద్గీతము, స్తుతి, గానము గా ఉపాసించటము. 4. విద్యుత్ మెరుపులు స్తనేతి మేఘగర్జనలు ప్రతిహారము. 40 చెల్లాచెదరమవటమును ఉపాసించటము ప్రతిహారము. 5. ఉద్రుహ్ణతి తత్నిధనం అంతటా జలము విస్తరించటము నిధనము పరిసమాప్తి. ఈ వివరణ తెలిసిన ఉపాసన యోగి పంచవిధ సామగానములచే వర్షమును ఎరిగి సాధన కొరకే ఆరాధిస్తున్నాడు. ఆత్మభావనా సిద్ధికే ఉపాసన ఉపకరణముగా అవగాహనను తీర్చిదిద్దుకుంటున్నాడు. 16.2.4 ద్వితీయ అధ్యాయము చతుర్థ ఖండము జల పంచవిధ సామోపాసన. సమస్త జలమును ఈ విధంగా 5 రీతులుగా ఉపాసన కొరకై కొందరు ఉపాసించుచున్నారు. ఈ 5 రకములైన సామ ఉపాసనాభ్యాసము నిర్వర్తించబడుచున్నది. 1. మేఘే యత్ సంప్లవతే సహింకారో. మేఘములు దట్టముగా క్రమ్ముకోవటము హింకారము. 2. యహ వర్షతి సప్రస్తావో. వర్షించటమే ప్రస్థానము. 3. యాహ ప్రాచేస్యందంతే స ఉద్గీతః. జలము ప్రాచీదిశ తూర్పుదిశ గా ప్రవహించు నదులు ఉద్గీతము. 4. యా ప్రతిచే స ప్రతిహారః. పడమరవైపుగా ప్రవహించు నదులు ప్రతిహారము. 5. సముద్రో నిధనం. సముద్రములో నదీ జలములు కలేటము నిధనము ముగింపు. ఈ విధమైన భావనతో ఎవరైతే సకల జలములను పంచవిధ జల సముద్ర సామముగా ఉపాసన చేస్తూ ఆత్మోపాసన చేస్తూ ఉంటారో అట్టివానికి జలగండము ఉండదు, జల సమృద్ధి కలిగి ఉంటాడు. 16.2.5 ద్వితీయ అధ్యాయము పంచమ ఖండము ఋతు పంచవిధ సామోపాసన. ఋతువులను పంచవిధముగు సామోపాసన ధ్యానము చేయు విధిని చెప్పుకుంటున్నాము. ఒకటి, వసంతో హింకారో ఆ వసంత ఋతువు హింకారము. రెండు, గ్రీష్మః ప్రస్తావో గ్రీష్మ ఋతువు ప్రస్తావము. మూడు, వర్షా ఉద్గీతః వర్షఋతువు ఉద్గీతము. నాలుగు, శరత్ ప్రతిహారో శరదృతువు ప్రతిహారము. ఐదు, హేమంతో నిధనం హేమంత ఋతువు నిధనము. ఇట్టి సామగానము చేయువారు అన్ని ఋతు బాధల నుండి రక్షించబడగలరు. ఆయా ఋతువుల సంపదలు వారిని ఆశ్రయించి ఉంటాయి. పదహారు, రెండు, ఆరు. ద్వితీయ అధ్యాయము షష్ఠీఖండము పశు పంచవిధ సామోపాసన. పశు సంతతి సంపద గురించి పంచవిధ సామగానము మరియు ధ్యానము ఈ విధంగా నిర్వర్తించబడుతోంది. ఒకటి, అజాహింకారో మేకలను హింకారముగాను. రెండు, అవ్యవహ ప్రస్తావో గొర్రెలను ప్రస్తావముగాను. మూడు, గావ ఉద్గీతో గోవులను ఉద్గీతముగాను. నాలుగు, అశ్వాహ ప్రతిహారః గుగుములను ప్రతిహారముగాను. ఐదు, పురుషో నిధనం పశువులు మానవుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఈ మానవుడు నిధనముగాను. ఈ విధంగా భావిస్తూ ఉపాసించువారికి భవంతి హాన్మ పశవః పశు సంపద వృద్ధి కాగలదు, సంపదవంతులు కాగలరు. పదహారు, రెండు, ఏడు. ద్వితీయ అధ్యాయము సప్తమ ఖండము ఇంద్రియ పంచవిధ సామోపాసన. ప్రాణము యొక్క సర్వోత్కృష్టమైన పరోవరీయమైన ఐదు ఇంద్రియ ప్రదర్శనములను ఆత్మశక్తి ప్రదర్శనాభావంగా సామగానంగా ఉపాసించుచున్నారు. ఒకటి, ఘ్రాణో హింకారో ఘ్రాణేంద్రియము హింకారము. ప్రాణోహి హింకారో పాఠాంతరము ప్రాణము హింకారముగా ఉపాసించుట. రెండు, వాక్ ప్రస్తావః వాక్కు ప్రస్తావము. సర్వతదితర ఇంద్రియములను ప్రస్తావము తెలియజేయనది చెప్పగలుగునది వాక్కుయే కదా. మూడు, చక్షుః ఉద్గీతః కన్నలు ఉద్గీతము. నాలుగు, శ్రోత్రం ప్రతిహారో చెవులు ప్రతిహారము. ఐదు, మనో నిధనం మనస్సు నిధనము. ఇవన్నీ ఒకటి కంటే ఆ తరువాతది విస్తారమైనది. ఈ విధమైన శ్రేష్టమైన గాన వివరములు పంచవిధ సామగానము ఎవరు నిర్వర్తించెదరో అట్టి వాడి జీవితము సర్వోత్కృష్టము కాగలదు, లోకములను జయించగలడు. లోకములన్నీ మమాత్మయందే ప్రదర్శనమై ఉన్నాయి అని ఆత్మతత్వానుభవము సిద్ధించుకోగలడు. పదహారు, రెండు, ఎనిమిది. ద్వితీయ అధ్యాయము అష్టమ ఖండము సప్తవిధ వాక్ సామోపాసన. ఇప్పుడిక ఏడు అవయవములు గల వాక్కుకు సంబంధించిన సప్తవిధ సామోపాసన వివరించుకుంటున్నాము. ఒకటి, వాచో హుం ఇతి హిం వాక్కు యొక్క హం హుం అనే స్వరము హింకారము. రెండు, యత్ ప్రేతి సప్రస్తావో ప్రాణుశబ్ద రూపము స్వరము ప్రస్తావము. మూడు, యదేతి సాదాహయత్ ఏతి అను స్వరము ఆది సర్వమునకు ఆది కాబట్టి ఓం. నాలుగు, యత్ ఉత్స ఉద్గీతో ఉత్ అను శబ్ద రూపము ఉద్గీతము. ఐదు, యత్ ప్రతీతి ప్రతిహారో ప్రతి అనే స్వరము ప్రతిహారము. ఆరు, యత్ ఉప ఇతి స ఉపద్రవో ఉప అను స్వరము ఉపద్రవము. ఏడు, యన్నితి తత్ నిధనం నీ అను స్వరము నిధనము. హం ప్రయత్ ఉత్ ప్రతి ఉప్ నీ స్వరములు. ఈ విధంగా స్వరము ఎరిగి వాక్కును ఏడు విధములుగా ధ్యానము చేసెదరుగాక. సప్తవిధ సామోపాసన అట్టివారికి వాక్ అమృతము లభిస్తుంది. అప్పుడే పితికిన పాలవలే వారి వాక్కు మాధుర్యమును నవ్యతను సంతరించుకోగలదు, అన్న సంపదను సమృద్ధిగా పొందగలరు, ఇతరులకు తృప్తిగా ఆహారము అందించగలరు, ఉత్తమ జీర్ణశక్తి కలిగియుండగలరు. పదహారు, రెండు, తొమ్మిది. ద్వితీయ అధ్యాయము నవమ ఖండము ఆదిత్య సప్తవిధ సామోపాసన. ఇప్పుడిక ఆదిత్య సామగానోపాసన గురించి ప్రస్తావించుకుంటున్నాము. ఏడు అవయవముల సామమును ఆదిత్య భగవానుని ప్రకాశిస్తున్న సూర్యుని ఉద్దేశించి ఉపాసించబడుగాక. అనగా ఆదిత్యుని పూర్ణ సామము కొరకే అవయవ విభాగ క్రమంగా ఏడు విధములైన సామములు ఉపాసించెదరుగాక. దేని నుండి ఆదిత్యుడు ఉద్గీతము ఉద్గీతము పైకి ప్రజ్వలితుడు అగుచున్నాడో సామగానము కూడా అద్దాని నుండే బహిర్గతంగా ప్రకాశమానమగుచున్నది. ప్రతి జీవుడు సూర్యుని చూస్తున్నప్పుడు ఈ సూర్యుడు నన్ను సమీపిస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సూర్యుడే సామగానము అని సామవేద వాక్కు. సూర్యుని విశేషములు: ఒకటి, సూర్యుడు అందరి పట్ల సమానముగా ప్రకాశించుచున్నారు. రెండు, జీవులంతా సూర్యునితో నిత్యము సంబంధము కలిగియున్నారు. మూడు, సమస్త జీవులు సూర్యునిపైనే జీవించుటకే ఆధారపడి ఉన్నారు. ఈ భావనలు ఆదిత్య సామములో ఉపాసకుడు ఉపాసన కలిగి ఉంటున్నాడు. ఇంకా నాలుగు, పైన ప్రకాశిస్తూ ఉండటం చేత ఉద్గీతుడు. ఐదు, లోకములన్నిటికీ మొట్టమొదటివాడు కాబట్టి ఆదిత్యుడు. ఆదిత్య సప్త సామోపాసనలు: ఒకటి, తస్య యత్ పురోదయాత్ సహింకారః, ఉదయానికి ముందు తెల్లవారుజాము, ఉదయించటానికి పూర్వము ఉదయించు ధర్మము కలిగియున్న సూర్యుడు హింకారము. అట్టి సూర్యోదయానికి ముందటి రూపము సంధ్యావందనము మొదలైన ధర్మకార్యములచే ప్రోత్సాహము కలుగజేయువాడు. సమస్త జంతువులు ఆదిత్యుని ఉదయించటానికి ముందటి రూపము యొక్క హింకారముపై ఆధారపడి ఉంటున్నాయి. సూర్యుడు ఉదయించబోతున్నాడు అనదానికి గుర్తుగా తెల్లవారుజామున పక్షుల కలకిలా రావాలు వినిపిస్తూ ఉంటాయి. అదియే హింకార సామగానముగా శ్రవణము అగుచున్నది. ఇది పశువులచే ఆరాధ్యము. రెండు, అథయత్ ప్రథమ ఉదితా సప్రస్తావః, ఉదయిస్తూ ఉన్నప్పటి సూర్యబింబ ప్రతిరూపము. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మునుముందుగా కనిపించే ఉదయసూర్యుని బాలసూర్యుని రూపము ప్రస్తావము. ప్రస్థాన రూపములుగా సామవేదములోనూ తదితర పురాణములలోని ఉదయించు సూర్యుణ్ణి మానవులు అనుసరిస్తూ నిదురలేవటం కాలకృత్యములు మొదలైనవన్నీ నిర్వర్తించుకుంటున్నారు. అట్టి ఉదయించు సూర్యుని ప్రత్యక్షముగాను పరోక్షముగాను భావనలో ఆరాధిస్తూ మానవులు వాంఛితార్థములు పొందగలరు. ప్రస్తుతి ప్రత్యక్షంగా ప్రశంస పరోక్షంగా మానవులకు ఈ ఉషోదయము సంబంధించినదే ఉంటుంది. మూడు, అథయత్ సంగవేలాయం సాదహ, సూర్యోదయము అయి రెండుగం, తరువాత మధ్యాహ్నంలోపు సూర్యబింబము, ఆ తరువాత సూర్యకిరణములు జగత్తునందు అంతటా విస్తరించటమే ఆది అని ఉపాసించబడుతోంది. సూర్యోదయం తరువాత రెండుగం వరకు ఆదిగా భావన చేయుదురు. అట్టి విస్తరిత కిరణ సూర్యుని సామగాన బలము పొంది పక్షులు ఆకాశంలో తిరగగలుగుచున్నాయి. పక్షులు ఈ రూపమును అనుసరిస్తూ ఉంటాయి. ఇది పక్షులకు ఆరాధ్యము. నాలుగు, అథయత్ సంప్రతి మధ్యం దినే సౌద్గీతం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మధ్యాహ్నము ప్రకాశిస్తూ కనబడు సూర్యుడు ఉద్గీతము. ఈ మధ్యాహ్న తేజోప్రకాశ తేజస్సు దేవతలచే అనుసరించబడుతోంది. అట్టి సేవచే ప్రజాపతి సంతానములో శ్రేష్ఠులు అగుచున్నారు. ఐదు, అథయత్ ఊర్ధ్వం మధ్యం దినాత్ ప్రాక్ అపరాహ్నత్ ప్రతిహారః, పగటి 3వ భాగము సూర్యాస్తమయ సమయంలోపు సూర్యబింబము మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పగలు ఆఖరి 3వ భాగ అపరాహ్న సూర్యుడి ఉపాసనము ప్రతిహారము. ఆదిత్యుని ఈ అపరాహ్న రూపము గర్భస్థ పిండములచే అనుసరించబడుతోంది. ఈ సమయములో పిండము గట్టిపడుతుంది. సూర్యుని ప్రతిహార భక్తిచేతనే గర్భస్థ శిశువులు క్రిందపడక గర్భమునందు నిలిచి ఉండగలుగుచున్నారు. ఆరు, అథ ఊర్ధ్వం అపరాహ్నత్ ప్రాక్ అస్తమయాత్ ఉపద్రవః, మధ్యందినము తరువాత సూర్యాస్తమయ సమయానికి ముందు సూర్యబింబము, అపరాహ్నము తరువాత సూర్యాస్తమయమునకు ముందు సూర్యుని రూపము ఉపద్రవము సమావయవము. ఈ సూర్యాస్తమయమునకు ముందు సూర్యుని రూపమును అడవి జంతువులకు అనుసరణీయము. అందుకే ఆ అడవి జంతువులు మనుష్యులను చూచినప్పుడు పొదలలోకి గుహలలోకి పరుగులు తీస్తూ ఉంటున్నాయి. అవి ఆదిత్యుని ఉపద్రవమును సేవిస్తూ ఉన్నాయి. ఏడు, అథయత్ ప్రథమా అస్తమితే తత్ నిధనం, సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సూర్యబింబ రూపము. సూర్యుడు అస్తమించిన తరువాత ప్రకాశము నిధనము. అట్టి నిధనముపై పితృదేవతలు అస్తమయానంతర సూర్యతేజో విభవముపై ఆధారితులు. వారు అనుసరించువారే ఉంటారు. ఈ సూర్యుని రూపమునే పితృకార్యము చేయుకర్త దర్భలపై తండ్రి తాత ముత్తాతల రూపంగా పిండముల రూపంగా స్థాపించి ఉపాసిస్తున్నారు. సూర్యాస్తమయంలో పగలు సమాప్తము అవుతుంది. సాయం నిధనమును పితృదేవతలు ఆదిత్యరూపమగు సామమును సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సప్తాశ్వ సమారుఢునిగాను సప్తావయవిగాను ఎవరైతే సూర్యభగవానుని ఉపాసిస్తూ ఉంటారో అట్టివారు ఆదిత్య సాయుజ్యము అనే ఉత్తమ ఫలము పొందగలరు. ఈ విధంగా ఫలశ్రుతి పలుకుచూ ఆదిత్య సాముపాసన చెప్పబడుచూ ఉన్నది. 16:2-10 ద్వితీయ అధ్యాయము 10వ అధ్యాయము అతిమృత్యు సప్తవిధ సాముపాసన. ఆదిత్యుడే రాత్రి పగలు రోజులు నెలలు సంవత్సరములు దశాబ్దములు శతాబ్దములు యుగములు మొదలైన రూపములు గల కాలమును నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ దృశ్యములోని సమస్తము కాలమాయచే ఉత్పత్తి అగుచూ కాలముచేతనే దిగంబింగబడుతోంది. అందుచేత కాలమునకు నియామక సంజ్ఞయగు ఆదిత్యుడే కాలముచే హరించుచు అతిమృత్యు స్వరూపుడు కదా. క్షరము మృత్యు ధర్మము అక్షరోపాసనయే అట్టి మృత్యువును దాటివేయు సాధనగా అభ్యాసులకు ఈ అపమృత్యు సప్త సామ ఉపాసనగా చెప్పబడుతోంది. ఆత్మ యొక్క స్వానుభవమునకై ఆత్మసమ్మతం అతిమృత్యు సప్త 7 విధ సామోపాసన ఈ విధంగా అభ్యాసము చేయబడుచున్నది. 1 హింకారః 3 అక్షరములు ప్రేపేరసన్, 2 ప్రస్తావః 3 అక్షరములు ఇంట్రొడక్షన్ తత్సమం. ఈ 2 సమాన శక్తి గలవు, సమరూపముగా భావించి ఉపాసించెదరుగాక. 3 ఆది 2 అక్షరములు, 4 ప్రతిహారః 4 అక్షరములు ఆది ప్రతిహారము ఆవల ఈవల. ప్రతిహారహ నుండి 1 అక్షరము తీసి ఆది యొక్క 2 అక్షరములతో కలిపితే ఇవి కూడా 3 3 తత్సమము సమము అవగలవు. 5 ఉద్గీతః 3 అక్షరములు, 6 ఉపద్రవ 4 అక్షరములు. రెండింటిలోనూ 3 3 అక్షరములు తీసుకుంటే ఇవి సమము ఉద్గీత ఉపద్రవ చేసి తీసుకుంటే ఇంకా 1 అక్షరం మాత్రము మిగిలిపోతోంది. ఆ 1 అక్షరము ఈ విభాగము డివిజిబిలిటీ నిమిత్తము. 7 నిధనం 3 అక్షరములు పేరు. ఇది సమమే అగుచున్నది, మిగతా వాటితో సమానమే. ఇవన్నీ కలిపి సప్తవిధ సామగానమునకు 22 అక్షరములు. హింకార 3 ప్రస్తావ 3 ఆది 2 ప్రతిహార 4 ఉద్గీత 3 ఉపద్రవ 4 నిధన 3 22 ఈ దృశ్యము నుండి ఆదిత్యుని వరకు 21 అక్షరములు. 22వ అక్షరము ఆదిత్యునకు ఆవలిలోకము ద జోన్ బిఫోర్ బియాండ్ ద మెయిన్ బిగినింగ్. 21 అక్షరములలో యోగి ఆదిత్యుని పొందబడుచున్నారు, అనగా ఆదిత్యుడు ఇక్కడి నుండి 21వవాడు. 21వ అక్షరము ద్వారా 22వ అక్షరము పొందగలడు, అనగా ఆదిత్యునికి ఆదికి ఆవలగల నిర్విషయ కేవల స్వస్వరూపము పొందగలడు. అట్టి 22వ స్థానమే మృత్యువుకు మార్పుకు ఆవలగల అమృత మార్పు చేర్పులకు సంబంధించని ఈ జీవుని యొక్క స్వస్థానము సహజరూపము. అదియే అతిమృత్యుస్థానము, అదియే కేవల స్వరూపోపాసన. అట్టి స్వస్థానము ఆనంద స్వరూపము. అందుకే సాపేక్ష కంపారిజన్ చే కనిపించే దుహకము వరి కి తావు ఉండదు. తన్నాకం అధికం దుహకము లేనిది, తద్విశోకం శోకము ఉండనట్టిది. సప్తవిధ అతిమృత్యు ద్వావింశతి అక్షర సామోపాసన ఎరిగి ఉపాసించువారు ఆదిత్యునికి ఆవల గల కేవలమగు స్వస్వరూపముతో సోహంను సిద్ధించుకొని ఉంటున్నారు. కేవలమగు నా స్వరూపము నిశ్చలము యథాతథము, అది మార్పు చేర్పులకు మృత్యువుకు సాక్షియేగాని జననమరణాది కాలచక్రములో ప్రవేశించదు అని భావన చేస్తూ తనేందుత్వం యందు ఈ జగత్తునందు అట్టి కేవల రూపమును కప్పి సమాహ్వానించి ఉపాసించటమే అతిమృత్యు ఉపాసన. 16:2-11 ద్వితీయ అధ్యాయము 1వ ఖండము గాయత్ర పంచవిధ సామోపాసన. ఇప్పుడు గాయత్రము అనబడే ప్రాణసామోపాసన ఎట్లా చేయబడుచున్నదో చెప్పుకుంటున్నాము. యజ్ఞకర్మేందు యాగ యజ్ఞశాస్త్రముచే చెప్పబడిన వరుసయే ఇక్కడ ఉదహరించబడుతోంది. 1 మనోహింకారో, ఇంద్రియ వ్యాపారములన్నిటిలో మొట్టమొదటిది మననమే రూపముగా గల మనస్సు హింకారము. 2 వాక్ప్రస్తావః, మనస్సులో వచ్చే ఆలోచనలు మాటలతో చెప్పితేనే మరొకరికి తెలుస్తుంది కాబట్టి వాక్కు ప్రస్తావము. 3 చక్షుః ఉద్గీతః, చూడటం వలన వాక్కు మనస్సు విషయములు పొందుచున్నాయి. కనుక చక్షువులు, కళ్ళు, ఉద్దీతము. 4. శ్రోత్రం ప్రతిహారః, చెవులు వినికిడి ప్రతిహారము, శబ్దములే ప్రతిహృతం అవుతుంది కాబట్టి. 5. ప్రాణో నిధనం, ప్రాణము నిధనము, నిద్రాసమయంలో ఇంద్రియములన్నీ ప్రాణమునందే విలీనము అవుతాయి కాబట్టి ప్రాణమే నిధనము. ప్రాణమే ఇంద్రియములందులి వాక్కు, కళ్ళు, చెవులు, చర్మము, స్పర్శ, నాలుక, రుచి యందురి ప్రతిష్ఠితమయ్యున్నది. ప్రాణమే గ్రాయత్ర సామము. ఈ ఇంద్రియములు, ఇంద్రియార్థములు, వాటివాటి విషయములు గాయత్ర సామము. గాతే త్రాయతే ప్రాణమే గానము చేస్తూ ఇంద్రియములన్నిటికీ కాపలా కాస్తోంది. ఎవ్వరైతే ఈ విధంగా గాయత్ర ప్రాణమును తెలుసుకొంటాడో అట్టివాడు సుఖప్రాణి అగుచున్నాడు, పూర్ణమైన ఆయుష్షు కలవాడగుచున్నాడు, తేజోవంతుడై జీవిస్తూ ఉంటాడు. ఉత్తమ ప్రజలను, సానుకూలరగు పుత్రులు, మిత్రులు మొదలైన సహజనమును, పశుసంపదను కలవాడు కీర్తిమంతులు కాగలరు. మహామనస్యాత్ తత్వ్రతం, అట్టి ప్రాణశక్తియందు ఇంద్రియములను ఏకము చేసి దర్శించటము అనే మహామనో ఉపాసనావంతులు అగుదురుగాక. ఇది వ్రతముగా అగునుగాక. 16.2.12 ద్వితీయ అధ్యాయము, ద్వాదశ ఖండము, రథంతర పంచవిధ సామ ఉపాసన. అగ్ని యొక్క అంతరమున పుట్టిన సామ ఉపాసన. 1. అభిమందతి సహింకారో, అగ్నికే మధించే, జనింపజేసే, అరణికొయ్యలు, వుడ్ పీసెస్ యూజ్ టు జనరేట్ అ ఫైర్ ఆట్ ద బిగినింగ్ ఆఫ్ యాగయజ్ఞ. హింకార యజ్ఞకర్మలో అరణికొయ్యలతో అగ్నిని పుట్టించటము మొట్టమొదటి విధి. 2. ధూమో జాయతే సప్రస్తావో, అగ్ని నుండి పొగ బయల్వెడలటము అప్రస్తావము, అగ్ని మండించగానే మొదట పొగ జనిస్తుంది కాబట్టి. 3. జ్వలతి స ఉద్గీతో, అగ్ని ప్రజ్వలనము అవటము ఉద్గీతము. జ్వలించే అగ్నియందు మాత్రమే హవిస్సు హోమం చేయబడుతుంది కదా. 4. అంగారా భవంతి సప్రతిహార, మండే బొగ్గులుగా ఏర్పడేది అది ప్రతిహారము. మంటలకు మండే నిప్పు కణికలు క్రింద ఉంటాయి కదా. 5. ఉపశామ్యతి తత్ నిధనం, అగ్నిచల్లారటము నిధనము, నిధనం సమాప్తి. అట్టి రథంతర సామ 5 విశేషాలు. అగ్నియందు ప్రతిష్ఠితమయ్యున్నది. అగ్నిలో జరుగుచున్న అట్టి రథంతర సామను ఎవరు ఈ విధంగా తెలుసుకుని సామగానము నిర్వర్తిస్తూ ఉంటారో, ఉపాసిస్తారో, అట్టివారు బ్రహ్మవర్చస్సు కలిగి ఉంటారు. అన్నాదులే అన్నము పొందువారే ఉంటారు, పూర్ణాయుష్కులవుతారు, జ్యోతిష్మంతులై జీవిస్తారు, చక్కటి బంధుజనమును, పశుసంపదను పొందగలరు, కీర్తిమంతులే ఉంటారు. అగ్నికి అభిముఖంగా కూర్చుని ఏదీ తినరాదు, త్రాగరాదు. న ప్రత్యన్ అగ్నేహ అభిముఖో నా ఆచమేత్ న భక్షాయేత్ కించిత్, అగ్నికి ఎదురుగా ఉమ్మివేరాదు, నా నిష్ఠీవేత్ శ్లేష్మ నిరసనం చ. ఇది ఉపాసకులకు నియమై వ్రతమై ఉండుగాక. 16.2.13 ద్వితీయ అధ్యాయము, త్రయోదశ ఖండము, వామదేవ మిథున పంచవిధ సామోపాసన. 1. ఉపమంత్రయతే సహింకారః, ఉపమంత్రణము పిలుపు బుజ్జగించటం హింకారము. 2. జ్ఞాపయతే సప్రస్తావః, జపము తెలియజేయటము ప్రస్తావము. 3. స్త్రీయా సహసేతి స ఉద్గీతః, పురుషుని నుండి ప్రసరించు శుక్లము వీర్యము ఉద్గీతము. 4. ప్రతి స్త్రీ సహసేతి ప్రతిహారః, స్త్రీకి చెందిన శోణితము ప్రతిహారము. 5. కాలం గచ్చతి తత్ నిధనం, పారం గచ్చతి తత్ నిధనం. కాలగతి దేహ నిర్మాణము, జీవుని జీవితము, జీవితాంతము నిధనము. అట్టి స్త్రీ, పురుష, మిథునమును ఉపాసనగా ఉద్గీతగానము తెలుసుకున్నవారు ఉత్తమ దాంపత్యము, ఆరోగ్యము, ఉత్తమ గుణములు గల సంతతిని పొందు మిథునము జంట అవగలరు. మిథునము యజ్ఞమై ఉత్తమ ప్రజలు ఆయుష్షు ప్రసాదించగలదు, వారి దాంపత్యము జ్యోతి తేజో ప్రదము కాగలదు, పశు సంపద వర్ధిల్లగలదు, కీర్తిని పొందగలరు. న కాంచన పరిహారే తత్వ్రతం, పరకాంతను పరధనమును ఏమాత్రము ఆశించరాదు. ఇది వ్రతముగా నిర్వర్తించబడుగాక. ఏకపత్ని వ్రతము, అపరిగ్రహము ఈ రెండూ వామదేవ మిథునోపాసన యందు ముఖ్య నియమములు. 16:2-14 ద్వితీయ అధ్యాయము చతుర్దశ ఖండము బృహత్ ఆదిత్య పంచవిధ సామోపాసన. 1. ఉదయందిన హింకార. ఉదయిస్తూ దర్శనమిస్తున్న సూర్యుడు హింకారము. 2. ఉదితః ప్రస్తావో. ఉదయించిన తరువాత సూర్యుడు జీవులను కర్మలయందు ప్రేరేపిస్తున్నారు కనుక ఉదయానంతర సూర్యుడు ప్రస్తావము. 3. మధ్యందిన ఉద్గీత. గొప్ప ప్రకాశము కలవారు కాబట్టి మధ్యందిన మధ్యాహ్న సూర్యుడు ఉద్గీతము. 4. అపరాహ్న ప్రతిహారో. మధ్యాహ్నం తరువాత సాయంకాలం వరకు సూర్యుడు ప్రతిహారము. పశువులు మొదలైనవాటికి తిరిగి ఇళ్లకు త్రోలుకు వచ్చే ప్రతిహరణ వెనుకకు మళ్లించటము చేస్తారు కదా. 5. అస్తమ్యత్ నిధనం. సూర్యాస్తమయము ఆ తరువాత సమయము నిధనము. జీవులు పనులను విరమించి ఇళ్లల్లో ఉంటారు కాబట్టి నిధనము విరమించటము. ఈ బృహత్సామము సూర్యభగవానుని యందు ప్రతిష్ఠితమయ్యున్నది. అందుచేత అధిష్ఠాన దేవత సూర్యుడు ఆదిత్యనియందు ప్రతిష్ఠితమయ్యున్న ఈ బృహత్సామ ప్రకృతి యజ్ఞమును ఎవరైతే ఉపాసిస్తారో అట్టివారు తేజోసంపన్నులు కాగలరు. ఉత్తమ జీర్ణశక్తి, మధురమగు అన్నము, ఉత్తమ ఆయుర్దాయము, జనపశు సంపద, జ్యోతిత్వము, మహత్కీర్తి పొందగలరు. అట్టి సూర్యభగవానుని ప్రేమతో ఉపాసించండి. ఎండ, వేడిమి ఇటువంటి సూర్య తేజస్సును నిందించకూడదు, ఆరాధించాలి. సూర్యో మహత్కీర్త్యా తపంతం న నిందేత్ ఇతి వ్రతం. ఇది వ్రతమై ఉండునుగాక. 16:2-15 ద్వితీయ అధ్యాయము పంచదశ ఖండము 15 సామోపాసన నైరుపోపాసన. వర్షమును ఉపాసన చేస్తూ ఆత్మోపాసనగా తీర్చిదిద్దుకోవటము గురించి చెప్పుకుంటున్నాము. 1. అభ్రాణి సంప్లవంతే సహీం కారో. అభ్రము నీటి ఆవరి, ఒకచోట సమావేశమగుచూ ఉండటము హింకారము. మేఘము రూపుదిద్దుకునే ప్రకృతిలోని ప్రక్రియ హింకారము. 2. మేఘోజాయతే సప్రస్తావో. వర్షజలముతో నిండుగా కనిపించే కారు మేఘముల ప్రస్తావము. 3. వర్షతి స ఉద్గీతో. మేఘము వర్షించటము ఉద్గీత. 4. విద్యోతతే స్తనేతి సప్రతిహార ఉరుములు మేపులు ప్రతిహారము. 5. ఉద్రుహ్ణతి తత్ నిధనో. మేఘములు వర్షించటము ముగించి అదృశ్యమవటము నిధనము. ఇది మేఘములను ఉపాసించే వైరుప సామగానము. ఇట్టి సామగానము చేయు ఉపాసకుడు రంగురంగుల పశువుల సంపదను, పూర్ణమగు ఆయుర్దాయమును, ప్రశస్తమగు జీవనమును, సంతానమును, కీర్తిని పొందగలడు. వర్షంతం న నిందేత్ ఇతి వ్రతం. వర్షము కురీటమును నిందించరాదు, ఇది వ్రతము. 16:2-16 ద్వితీయ అధ్యాయము షోడశఖండము వైరాజ ఋతు పంచవిధ సామ ఉపాసన. 1. వసంతో హింకారో. ఋతువులలో మొదటిదగు వసంత ఋతువు హింకారము. 2. గ్రీష్మః ప్రస్తావో. గ్రీష్మఋతువు ప్రస్తావము. 3. వర్ష ఉద్గీతః. వర్షఋతువు ఉద్గీతము. 4. శరత్ ప్రతిహారో. శరదృతువు ప్రతిహారము మార్గము ప్రొసీజర్స్. 5. హేమంతో నిధనం. హేమంత ఋతువు నిధనము ఉపసంహారము. ఇట్టి వైరాజ ఋతు సామోపాసన ఎరిగి ఉపాసించువారు ప్రజలు పశుసంపద, బ్రహ్మవర్చస్సు, ఉత్తమ ఆయుష్షు, స్వయంజ్యోతి స్వరూపము, సుసంతానము, పశుసంతతితో గొప్ప కీర్తిని పొందుచున్నారు. వైరాజ ఋతుం న నిందేత్ తత్వ్రతం. ఋతువులను స్తుతించి ఆత్మోపాసన చేయాలి, అంతేగాని నిందించరాదు. ఇది వ్రతమై ఉండుగాక. 16:2-17 ద్వితీయ అధ్యాయము సప్తదశ ఖండము శక్వరి లోకప్రతిష్ఠిత పంచవిధ సామ ఉపాసన. ఈ ఎదురుగా తాల్సబడుచున్న లోకమును సామోపాసన చేయటము గురించి. 1. పృథివీ హింకారో. ఈ సమస్త పృథివీ, ఆల్ దాట్ ఈజ్ సోలిడ్లీ విజిబల్ హింకారము. 2. అంతరిక్షం ప్రస్తావో. ఆకాశము ప్రస్తావము. 3. ద్యోహ ఉద్గీతో దేవత స్వర్గము మొదలైన లోకములు ఉద్గీతము. 4. దిశ ప్రతిహారో 10. దిక్కులు ప్రతిహారము. 5. సముద్రో నిధనం సముద్రము నిధనము. ఈ సెక్వరీ సామగాన విధానము తెలిసి అనుష్ఠించువాడు పూర్ణమగు ఆయుష్షును ప్రశస్తమగు జీవితమును సత్సంతానమును పశుసంపదను కీర్తిని పొందగలడు. లోకాహ నన్నిందేత్ ఇతి వ్రతం. లోకములను ఉపాసించాలేగాని నిందించరాదు. ఇది వ్రతము. 16.2.18 ద్వితీయ అధ్యాయము అష్టాదశ ఖండము ప్రేవతి పంచవిధ సామోపాసన. 1. అజాహింకారో జంతువులలో మేకలు హింకారము. 2. అవయవః ప్రస్తావో గొర్రెలు ప్రస్తావము. 3. గావ ఉద్గీతో ఆవులు ఉద్గీతము. 4. అశ్వాహ ప్రతిహారః గోములు ప్రతిహారము. 5. పురుషో నిధనం పురుషుడు నిధనము పరిసమాప్తి. ఈ రేవతి పశు సామోపాసనను ఎరిగి ఉపాసించు యోగి పశుసంపద ఆయుష్షు యొక్క ఉత్తమ ప్రయోజనము పూర్ణాయుద్దాయము సత్సంతానము ఉత్తమ పశుసంతతి వంశవృద్ధి ఇవన్నీ పొందగలరు. పశూన్న నిందేత్ ఏతత్ వ్రతం. పశువులు మనకు పాలు వస్త్రములు మొదలైనవి ప్రసాదిస్తూ ఉన్నాయి కదా, అందుచేత పశువులను దూషించకూడదు. 16.2.19 ద్వితీయ అధ్యాయము 21 ఖండము అంగ యజ్ఞాయజీయ పంచవిధ సామోపాసన. దేహములో నిత్య ప్రకాశిత ప్రదర్శనమైన ఆత్మచైతన్యమును ఈ యజ్ఞాత యజ్ఞీయ సామోపాసనగా ఉపాసించెదర్గాక. 1. లోమ హింకారో వెంట్రుకలు హింకారము. 2. త్వక్ ప్రస్తావో చర్మము ప్రస్తావము. 3. మాంసం ఉద్గీతో మాంస విభాగము ఉద్గీతము. 4. అస్థి ప్రతిహారో దేహము దహించిన తరువాత ఎముకలు తీసుకొని పోతారు కాబట్టి ఎముకలు ప్రతిహారము. 5. మజ్జ నిధనం ఎముకలలోని మెత్తటి మూలుగు విభాగము ఇచ్చివరిది కాబట్టి నిధనము. ఈ విధంగా అంగ సంబంధమైన అంగ యజ్ఞాయజీయ సామోపాసన ఎరిగి భావనచే ఉపాసించువారు ఉత్తమమైన దేహ ఇంద్రియ పుష్టి పూర్ణ ఆయుర్దాయము సుసంతానము పశుసంపద కీర్తి పొందగలరు. సంవత్సరకాలము మధ్య మాంసములను తినకపోవటము వ్రతము. శాఖాహార జీవనము వ్రతమయుండుగాక. 16.2.20 ద్వితీయ అధ్యాయము వింశ ఖండము వ్రాజన ప్రకాశక పంచవిధ సామదేవతా ప్రతిష్ఠోపాసన. ప్రకాశరాజనమును ఈ విధంగా ఉపాసించెదరుగాక. 1. అజ్ఞేహ హింకారో దేవతల సమావయవ హింకారము మొదటిది కాబట్టి అగ్ని హింకారము. 2. వాయుః ప్రస్తావం వాయువు ప్రస్తావము. 3. ఆదిత్య ఉద్గీతో సూర్యుడు ఉద్గీతము. 4. నక్షత్రాణి ప్రతిహార నక్షత్రములు ప్రతిహారము. 5. చంద్రమా నిధనం చంద్రుడు నిధనము. ఈ రాజనము ప్రకాశము సామవేద దేవతలలో ప్రతిష్ఠితము అయి ఉన్నది. ఇట్టి రాజనము ఎన్లైటనింగ్ ఫైరిన్ దేవతల ప్రతిష్ఠిత సామగానము తెలిసి ఉపాసించువారు ఆయా అట్టి దేవతాలోకములలో సమానమైన ఐశ్వర్యమును సాయుజ్యమును పొందుచున్నారు. పూర్ణాయుద్దాయము గోసంపద జనసంపద ప్రశస్త జీవితము ఉత్తమ జనపశు సంతానము కీర్తి పొందుచున్నారు. బ్రాహ్మణో నా నిందేత్ తత్వ్రతం. బ్రహ్మజ్ఞులగు బ్రాహ్మణులను ఉపాసించాలి, నిందించకూడదు. ఇది వ్రతముగా ఆచరించబడు గాక. 16.2.21 ద్వితీయ అధ్యాయము 21 ఖండము సర్వస్మిన్ పంచవిధ సామోపాసన. 1. త్రయీ విద్య హింకారః ఋక్సామయజుర్వేద విద్య హింకారము. 2. త్రయ ఇమే లోకాః ప్రస్తావో ఈ పాతాళ భూస్వర్గ త్రిలోకములు ప్రస్తావము. 3. అగ్నిర్వాయు ఆదిత్యహస ఉద్గీతో అగ్ని వాయువు ఆదిత్యుల ఉపాసన ఉద్గీతము. 4. నక్షత్రాణి వయంసి మరిచేహ ప్రతిహారం నక్షత్రములు పక్షులు సూర్యకిరణములు ప్రతిహారము. 5. సర్వ గంధర్వాహ పితరః తత్ నిధనం సర్పములు గంధర్వులు పితృదేవతలు నిధనము. ఈ విధం 5:3:15 స్తుతులు మించిన సామగానము మరింకొకటి లేదు. ఈ వివరములు తెలుసుకుని ఉపాసించువారు సర్వజ్ఞులు కాగలరు. 10 దిక్కులు అట్టివానికి సహాయకారకములు అవుతాయి. సర్వమస్మి ఇతి ఉపాసిత, ఈ సమస్తముగా ఉన్నది నేనే అని ఉపాసించెదరుగాక. తత్వ్రతం తత్వ్రతం 16:2:22 2వ అధ్యాయము 12వ ఖండము వినర్ది వృణే సప్తవిధ సామోపాసన. వినర్ది శబ్దార్థము ఒక విశిష్టమైన స్వరము ఎద్దు యొక్క శబ్దముతో సమానమైనది. సామము యొక్క వినర్ది అనే గానము మరియు ఉపాసన గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము. పశువులకు జీవులకు ఇది శుభప్రదము హితకరము అయి ఉన్నది. 1 అగ్నే ఉద్గీతరో, అగ్నికి సంబంధించినది ఉద్గీతము పశువులకు ఆనందకరం. 2 అనిరుక్తః ప్రజాపతే, ప్రజాపతికి సంబంధించినది ఉద్గీతము అనిరుక్తము సృష్టికర్త రూపము ఇది అని చెప్పలేము కాబట్టి అనిరుద్ధము. 3 నిరుక్తం సోమస్య, చంద్రునికి సంబంధించిన ఉద్గీతము ఇది అని నిర్వచించి చెప్పగలిగినది నిరుక్తము. 4 ముదుహ శ్లక్ష్ణం వాయో, శ్లక్ష్ణం సోఫ్ట్, వాయువుకు సంబంధించినది ఉద్గీతము మృదువు మరియు సరళము అయినట్టిది. 5 శ్లక్ష్ణం బలవత్ ఇంద్రస్య, ఇంద్రునికి సంబంధించినది సరళము మరియు బలముతో కూడినది. 6 క్రౌంచం బృహస్పతే, బృహస్పతికి సంబంధించిన ఉద్గీతము క్రౌంచ పక్షి ఒకానొక జాతి కొంగ యొక్క కూతను పోలి ఉంటుంది. 7 అవధ్యాంతం వరుణస్య, వరుణుని గురించి అవధ్యాంతము, పగిలిన కంచు శబ్దము బోలినది ఈ వరుణగానము విడిచిపెట్టవలసినది. ఈ విధమైన సామగానోపాసన నిర్వర్తించబడునుగాక. ఈ క్రింది విధంగా ఫలశ్రుతి చెప్పబడుతోంది. అమృతత్వము కొరకై టు కోగ్నైజ్ స్టెట్ బియాండ్ డేత్ చేంజ్ దేవతలను ఉపాసన చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ సామగానము వలన దేవతలకు అమృతత్వము, పితృదేవతలకు స్వాహ తర్పణములు, మానవులకు వారి వాంఛితములు, పశువులకు నీరు గడ్డి, యజమానికి స్వర్గలోకము, నాకు శుభము సుఖము రుచికరము అగు ఆహారము లభించుటకే సమర్పిస్తున్నాను. ఈ విధంగా భావన చేస్తూ అత్యంత శ్రద్ధతో గానము చేయుదురుగాక. ఉద్గాథగానము చేస్తూ ఈ విధంగా ప్రార్థన చేస్తూ ప్రారంభించెదరుగాక. సర్వే స్వరాయింద్రస్య ఆత్మానః, స్వరములన్నీ కూడా దేవేంద్రుని రూపములు. యది స్వరేషు ఉపాలభేత్ ఇంద్రం శరణం పన్నో అభూవం. సత్వా ప్రతివక్ష్యతి ఇత్యేనం బ్రూయాత్, స్వరములన్నీ ఇంద్రుని ఆత్మస్వరూపమే. నేను ముందుగా దేవేంద్రుని భక్తితో శరణువేడి గానమునకు ఉపక్రమిస్తున్నాను. కనుక ఇంద్రుడు నా స్వరములలోని దోషములు తొలగించెదరుగాక. ఎవరైనా తప్పుపడితే అయ్యా, ఇంద్రుని నేను శరణువేడాను, దోషములు చెప్పండి, అవసరమైనంతగా సరిచేసుకోగలను అని అనెదరుగాక. సర్వ ఊష్మాణః ప్రజాపతేః ఆత్మానః, అథయద్యేనం ఊష్మసు తథైవ ఉపాలభేత, ప్రజాపతిం శరణం ప్రపన్నో అభూవం. సత్వా త్వాం ప్రతి ప్రేక్ష్యేతి సంచూర్ణయిష్యతి, ఊష్మములన్నీ సృష్టికర్తయగు ప్రజాపతి యొక్క ఆత్మయే. ఊష్మములు 1 గాలిని ఊదుచు పలుకు వర్ణములు, 2 సశసహాను వర్ణములు, 3 అనుస్వరము బిందువు 0 విన స్వరమును అనుసరించి వచ్చేవి. ఊష్మముల తప్పులు దొర్లకుండా ప్రజాపతిని శరణు వేడిద్దరుగాక. ఎవరైనా మీ ఊష్మములు తప్పులు అని అంటే మేము ప్రజాపతిని శరణు వేడాము వారే సమాధానం, తప్పులుంటే సరిచేసుకుంటాము అనెదరుగాక. సర్వే స్పశ మృత్యో ఆత్మానస్తం, యది ఏనం స్పశేషు ఉపాలభేత మృత్యుం శరణం ప్రపనో అభూవం. సత్వా ప్రతిధక్ష్యతి ఇత్యేనం బ్రూయాత్, స్పశలన్నీ వర్గాక్షరములన్నీ మృత్యుదేవత యొక్క ఆత్మ. వర్గములు 1 కవర్గము కఖగఘన, 2 చవర్గము చచజఘన, 3 టవర్గము టఠడఘన, 4 తవర్గము తదధన, 5 పవర్గము ప ఫ బ భ మ. వర్గయుక్కులు వర్గము నందలి 2-4 వర్ణములు ఇవే. మహాప్రాణములు ఖగచఠఢఢఫభ మృత్యుదేవతకు నమస్కరించి వీటి ఉత్తమ ఉచ్చారణ సంపాదించుకుంటున్నాము. ఎవరైనా తప్పుపడితే మృత్యుదేవతను ప్రార్థించాము. పొరపాట్లు సరికాగలవు అని చెప్పాలి. సమస్త స్వరములకు, అచ్చులను, సరిగమపదనీలను బలముగా, సుశబ్దంగా, నిర్దిష్టంగా, భావయుక్తంగా పలికెదరుగాక. త్రిలోక పాలకుడగు ఇంద్రునకు సుశబ్దయుక్తముగు ఉత్తమ పరిపాలనకు శక్తి కలుగునుగాక అని ఉష్మాణములు ఎలుగెత్తి అగ్రములుగా, అనిరస్తములుగా, వివృత్తములుగా, భావయుక్తంగా పలికెదరుగాక. స్పష్టముగా, నిర్దుష్టముగా స్వరములు, హల్లెలు మొదలైనవి పలుకుటచేత పరిపాలించువారి వలన ప్రజలకు శుభము సిద్ధించు ప్రయోజనము లభించగలదు. ప్రజాపతేహ ఆత్మానం పరిదదాని ఇతి సర్వే స్పర్శాహ విరాటు అగు ప్రజాపతికి ఆత్మసమర్పణము చేయుచున్నాను అని భావించి స్పర్శలను నిదానంగా పలకాలి. ఆయా అక్షరములు ఒకదానితో మరొకటి కలిసిపోకుండాను భావయుక్తంగాను విడివిడి చేస్తూ పలకాలి. పై విధములైన ఉపాసనలచే అట్టిగానము చేయువాడు మృత్యు పరిధులను జయించి వేయగలడు. మృత్యోహ ఆత్మానం పరిహరాణితి 16:2-23. ద్వితీయ అధ్యాయము, త్రయోవింశఖండము, ధర్మము యొక్క త్రయీ స్తంభములు. ధర్మమునకు స్కందములు, ఆధార స్తంభములు 3. 1. యజ్ఞము, అధ్యయనము, దానము. ఇవి నిర్వర్తించువాడు గృహస్థుడు. అగ్నికార్యములు, వైదిక కర్మలు, వేదమంత్రముల అభ్యాసము. అర్థవిచారణ 2. తపస్సు, సత్యము, నిత్యము అయిన దాని గురించి తపన. 3. బ్రహ్మచర్యము, ఆచార్యకులవాసము, గురుకులవాసము. గురుకులవాసములో బ్రహ్మచారి ఆచార్యులవారిని సేవిస్తూ విద్య నేర్వటము గొప్ప ఉపాసన అయి ఉన్నది. ఆచార్య సేవనముచే పుణ్యలోక ప్రాప్తి, బ్రహ్మలోక నివాసము, బ్రహ్మదేవుని సామీప్యము, అమృతత్వము లభించగలదు. బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి. సృష్టి చమత్కారము, ఓంకారమేవ ఇదం సరం. ప్రజాపతి లోకములను నేను సృష్టించెదనుగాక అని సంకల్పము కలవాడే అందుకొరకే తపస్సు చేయసాగారు. తపస్సు చేసి లోకములను సృష్టించారు. లోకముల కొరకై త్రయో విద్యలగు రుక్, యజుర్, సామవేదములు సృష్టించారు. అట్టి త్రయీ వేదముల నుండి భూహ భువహ సువహ, మాటర్ థోట్, డివైన్ వర్కర్స్ ఆఫ్ ద యూనివర్స్ అను అక్షరతత్వములు, వ్యాహృతులు, పర్మనెంట్ ప్లాట్ఫామ్స్ ఆవిర్భవించాయి. అట్టి త్రేక్షరములకు, త్రివ్యాహృతులకు అభిముఖుడై మరల తపస్సు చేశారు. అట్టి ధ్యానము నుండి ఎదురుగా ఓంకారము ఆవిర్భవించింది. తత్ యథా శంకున సర్వాణి పణ్ణాని సంతృణ అన్యేవ ఓంకారిణ వాక్సంతృణ. ఒక ఆకులో ఈనెలు, ఆ ఈనెల వెంట ఈనుప ఈనెలతో విస్తరించు తీరుగా ఓంకారము వాక్కుగా సమస్త అక్షశుద్ధవాక్యవామ్యముగా విస్తరించినది. ఈ సమస్తము ఓంకారమే. ఓంకార ఏవ ఇదం సర్వం. 16:2-24. ద్వితీయ అధ్యాయము, చతుర్వింశఖండము, యజ్ఞాంగములు, సామగానము, హోమము, మంత్రము, ఉత్థానములు. బ్రహ్మతత్వము ఎరిగిన బ్రహ్మజ్యులు బ్రహ్మయజ్ఞము గురించి ఈ విధంగా విభజిస్తూ విశదీకరించి చెప్పుచున్నారు. యత్వసునాం ప్రాతః సవనం, ప్రాతః సమయంలో, అర్లీ ఇన్ ద మోర్నింగ్, వసువులను, దాట్ విచ్ ఇస్ ప్రెజెంట్, అందరిలో వసించు దేవతారూపమును ఉపాసించెదరుగాక. ఈ దృశ్య ప్రపంచము వసువుల వశము. రుద్రాణాం మధ్యందివం సవనం. మధ్యాహ్న సమయంలో సమస్తముపై తన తేజస్సును ప్రసరింపజేయు రుద్రుడు ఉపాసనా దైవము. అంతరిక్షము రుద్రుల వశము. ఆదిత్యానాం చ విశ్వేషాం చ దేవానాం చ తృతీయం సవనం. ఆదిత్యుడు, విశ్వేదేవుడు, మాడవ, సాయం, సవన ఉపాసులు దేవతాలోకము వారికి వశమై ఉంటోంది. ఈ విధంగా పురుషుడు యజ్ఞము చేయువాడు భూవాకాశ స్వర్గలోకములు అపకరణములుగా భావించి యజ్ఞము చేస్తున్నాడు. మరి యజ్ఞకర్త ఆశయముగా కలిగి ఉండవలసిన లోకము ఏది? క్వతర్హి యజమానస్య లోకైతి. తాను ఏ లోకము ఆశయముగా కలిగి ఉండాలో అది తెలియనప్పుడు ఏ తెలివిగలవాడైనా యజ్ఞము ఎందుకు నిర్వర్తిస్తాడు? సయస్తం న విద్యాత్ కథం కుర్యాత్ అథ విద్వాన్ కుర్యాత్. తాను పొందవలసినది తానున్న చోటే. తన స్వస్వరూపము యొక్క సహజమగు అఖండత్వ అప్రమేయత్వ నిత్యత్వ సత్యత్వముల యొక్క స్వాభావిక అనునిత్య స్వానుభవ సిద్ధియే సమస్త యజ్ఞముల యొక్క పరాకాష్ఠ ప్రయోజనము. ఒకటి, యజ్ఞ విధులలో ప్రాతః సవన వసువుల స్తుతి ఉదయశస్త్రము గానముగా చేయని మంత్రయుక్తంగా మాత్రమే చదివే రూక్ నాన్ మ్యూజికల్ చాంటింగ్ ను పఠిస్తున్నారు. అట్టి ప్రాతారణువాకము ప్రారంభించటానికి మునుముందుగానే యజమాని గార్హపత్యాగ్నికి వెనుకగా ఉత్తరాభిముఖం ఫెసింగ్ నర్త్ గా కూర్చునుగాక ఆ యజమాని యజ్ఞకర్త వసువులను అధిష్ఠాన దేవతలుగా గల సామగానము చేయాలి. ఈ విధంగా అగ్నిదేవుని స్తుతించాలి. లోకద్వారం అపావారుణ పశ్యమ త్వా వైగ్మ్ర హు మ ఆ జ యో ఆ ఇతి ఓ అగ్నిదేవ, మేము ఈ చోటనే బ్రహ్మమును స్వానుభవము చేసుకోదలచాము, కనుక ఈ లోకమునకు ద్వారమును తెరువండి. భూలోకరాజ్యము భౌతిక ప్రపంచము ఈ దృశ్య ప్రపంచము నందు మీ యొక్క తేజోరూపమే కనులు తెరిచి మూసికడా దర్శించదముగాక. అప్పుడు యజ్ఞకర్త యజమాని ఆహుతులను సమర్పించాలి. సమర్పిస్తూ ఇంకా ఇట్లా స్తుతించాలి. హోమము చేస్తూ చేసిన తరువాత ప్రార్థన స్లో అథ జుహోతి. నమో అగ్నయే పృథివీక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి. యజమాని మరియు యజ్ఞమునందు పాల్గొనుచున్నవారు ఇట్లా గానం చేయాలి. భూమిలోనూ లోకమంతా తేజోరూపులై ప్రకాశమానులై వేంచేసియున్న ఓ అగ్ని భగవాన్, మీకు నమస్కరిస్తున్నాము. ఈ ఆహుతులను సమర్పిస్తూ హోమము చేయుచున్నట్టి మాకు విశ్వమును తేజోమయం చేస్తూ దర్శనము ప్రసాదించండి. ఈ యజ్ఞము చేయుచున్న మా కొరకు ఈ స్థానమునకు దివ్య ప్రసాద సంకల్పులై వేంచేయండి. యజమానినగు నాకు దర్శనమివ్వండి, అనుగ్రహించండి. ఈ యజ్ఞములో పాల్గొనుచున్న జనులందరికీ శుభ శాంతి ఐశ్వర్య ఆనందములు ప్రసాదించండి. ఓ అగ్నిదేవ, యజ్ఞమునకు యజమానినగు నేను ఆయుర్దాయము కొనసాగునంతవరకు నా యొక్క సమస్త కార్యక్రమములు తేజోస్వరూపుడగు మీకు ఆహుతులుగా సమర్పిస్తూ ఉంటాను. స్వాహాగ్ని ఘృతము నేయి సమర్పిస్తూ ఉన్నాను. లోకము యొక్క మూసిన ద్వారమునకు ఉండే అడ్డగడియను తొలగించండి. ఈ విధంగా ప్రాతః సవనము అర్లీ మొర్నిన్ యజ్ఞ ప్రోగ్రాం చే సామమంత్ర హోమ ఉత్థానములను సమర్పించబడుగాక. అప్పుడు వసువులు యజమాని కొరకై ప్రాతః సవన దివ్య ప్రయోజనము ప్రసాదించగలరు. ఈ స్థానము యొక్క ద్వారములోనే అని మేల్కొని చెప్పుచున్న స్తుతికి వసువులు ఆయా కోరుకున్న ప్రయోజనములు సిద్ధించగలరు. రెండు, యజ్ఞ విధులలో మధ్యందివస మధ్యాహ్న సవనము రుద్రస్తుతి స్లో పుర మధ్యన్ దినస్య సవనస్య ఉపాకరణ జఘనేన అగ్ని ధ్రియస్య ఉదమ్మఖ ఉపి విశ్వ సరౌద్రగ్ సామాభిగాయతి. మధ్యాహ్న యజ్ఞ విధిని ప్రారంభించటానికి ముందుగా దక్షిణాగ్ని ధ్రియాగ్ని కీ ప్రక్కగా ఆసీనుడు అవ్వాలి. ఉత్తర దిక్కుగా చూచుచూ రుద్రుల గురించి సామగానము చేసెదరుగాక. స్లో లోకద్వారం అపావరుణ పశ్యేమ త్వా వయం వైరాహుం ఆఫ్ జ యో ఆఫ్ ఇతి. ఆకాశములో స్వేచ్ఛగాను ప్రాణప్రదాతగాను హాయిగాను సంచారములు చేస్తున్న ఓ వాయుదేవ, మీకు నమస్కారము. ఈ లోకము యొక్క భువః యొక్క ద్వారమును తెరవండి. విరాట్ పదము కొరకై మిమ్ములను దర్శించుచున్నాము, ఆహుతులు ఇస్తూ ఉపాసిస్తున్నాము. స్లో అథ జుహోతి. నమో వాయువే. అంతరిక్షక్షితే లోకక్షితే లోకం మే యజమానాయ వింద ఏష వై యజమానస్య లోక ఏతాస్మి. యజమాని హోమము చేస్తూ ఆహుతులను సమర్పిస్తూ చేసే ప్రార్థన ఓ వాయుదేవ, నమో నమో నమో నమః. అంతరిక్షమునందు నివాసము కలిగి అంతరిక్షమంతా సంచారములు చేస్తున్న మీకు నమస్కారము. ఇక్కడ యజ్ఞములో మధ్యందివస కార్యక్రమము ప్రారంభించబోవుచున్నాను. ఇక్కడికి రండి. లోకగతుల గురించిన విజయము నాకు ప్రసాదించండి. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహ అపజహసి పరిఘం ఇతి ఉక్త్యా ఉత్తిష్ఠతి తస్మై రుద్రామాధ్యందినం సవనం సంప్రయచ్చంతి. ఈ యజ్ఞ కార్యక్రమమునకు యజమానినగు నేను ఆయుద్దాయము ఉన్నంతవరకు సమస్త కార్యక్రమములను మీకు హోమద్రవ్యములుగా సమర్పిస్తున్నాము. మేము సమర్పిస్తున్న సమస్తము స్వీకరించండి. ఈ లోక సంబంధమైన అడ్డగడియలను తొలగించండి. ఈ విధంగా పలికి యజమాని పైకి లేచి నిలబడి రెండు చేతులు జోడించి రుద్రుల కొరకు రుద్రామాధ్యందినం సవనంను భక్తిపూర్వకంగా సమర్పించాలి. ఆ తరువాత మధ్యాహ్న యజ్ఞ కార్యక్రమమును కొనసాగించునుగాక. 3. యజ్ఞ విధులలో తృతీయ సాయం ఆదిత్య విశ్వేదేవ సవనము స్లో అథ జుహోతి. నమ ఆదిత్యేభ్యశ్చ విశ్వేభ్యశ్చ దేవభ్యో దివిక్షిత్భ్యో లోకక్షిత్భ్యో. సాయంకాల హోమము ప్రారంభిస్తూ యజమాని ఈ విధంగా ప్రార్థన చేయునుగాక. దిలోకవాసులగు ద్వాదశాదిత్యులారా, విశ్వేదేవ, మీకు నమస్కరించుచున్నాను. యజ్ఞము చేస్తూ ఉన్న నా కొరకు ఇక్కడికి వేంచేయండి. నాకు లోకజయము ప్రసాదించండి. ఏషవై యజమానస్య లోకాయేత అస్మి. అత్ర యజమానః పరస్తాత్ ఆయుషః స్వాహ అపహత పరిఘం ఇతి ఉక్త్వా ఉత్తిష్ఠతి. ఈ లోకములో ఈ యజ్ఞమునకు యజమానినే ఈ కార్యక్రమము సమర్పణగా సాయం సవనము ప్రారంభిస్తున్నాము. ఈ సమస్త యజ్ఞవిధులను హోమముగా సమర్పిస్తున్నాము. ఓ ఆదిత్య దేవతలారా, ఓ విశ్వేదేవ, ఓ బుక్ ఆఫ్ ద యూనివర్స్, ఈ లోక పరిమితములు అడ్డగడియలు తెరవండి అని పలుకుచూ పైకి లేచునుగాక. తస్మా ఆదిత్యాశ్చ విశ్వే చ దేవాః తృతీయ సవనం సంప్రయచ్ఛంతి. ఏష వై యజ్ఞస్య మాత్రాం వేద యా ఏవం వేద యా ఏవం వేద. స్వర్గభూములలో నివసించు ఆదిత్య విశ్వేదేవతలకు ఈ విధంగా ఆరాధన సమర్పిస్తూ యజమానినగు నాకు స్వర్గలోకద్వారములు తెరువండి. ఇదియే స్వర్గద్వారము స్వాహ అని పలుకుచూ లేచి హోమద్రవ్యము సమర్పిస్తూ ఉండగా ఆదిత్యులు విశ్వేదేవతలు వేయించేసి యజ్ఞఫలమును యజమానికి ప్రసాదిస్తున్నారు. ఇది ఎరిగి యజమాని సాయం సవనములను కొనసాగించునుగాక. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ ద్వితీయ అధ్యాయ సమాప్తః.